ఐంద్రం జలం నిర్వపేత్ పశుకామ ఐంద్రా వై పశవ ఇంద్రమేవస్తేన భాకధేయేనాపధావతి సగేవాస్మై పశువన్ ప్రయక్షతి పశుమానేవ భవతి చలద్భవతి స్వాదేవాస్మై యోనే పశువన్ ప్రజనయతీంద్రాయేంద్రియావతే పురోడాశమేకాదశ కపాలం నిర్వపేత్ పశుకామ ఇంద్రియం వై పశవ ఇంద్రమేవేంద్రియావంత గస్వేన భాగధేయేనాపధావతి సగేవాస్మాయింద్రియం పశూన్ ప్రయచ్చతి పశుమానేవ భవతీంద్రాయ ఘర్మవతే పురోడాశమేకాదశ కపాలం నిర్వపేత్ బ్రహ్మవర్తస కామో బ్రహ్మవర్తసం వై ఘర్మ ఇంద్రమేవ ఘర్మవంత గస్వేన భాగధేయేనాపధావతి సగేవాస్మిన్ బ్రహ్మవర్చసం దధాతి బ్రహ్మవర్చస్యేవ భవతీంద్రాయార్కవతే పురోడాశమేకాదశకపాలం నిర్వపేతన్న కామోర్కో వై దేవానామన్నమింద్రమేవార్కవంతగ్రస్వేన భాగధేయేనోపధావతి సగేవాస్మాన్నం ప్రయచ్చత్యన్నాదయేవ భవతీంద్రాయ ఘర్మవతే పురోడాశమేకాదశకపాలం నిర్వపేతింద్రాయేంద్రియావత ఇంద్రాయార్కవతే భూతి కామో యదింద్రాయ ఘర్మవతే నిర్వపతి శిరగేవాస్మేన కరోతింద్రాయేంద్రియావతాత్మానమేవాస్యతేన కరోతింద్రాయార్కవతే భూత ఏవాన్నాద్యే ప్రతిష్టతి భవత్యేవేంద్రాయాగ్నిహోముచే పురోడాశమేకాదశకపాలం నిర్వపేద్యపాత్మనాగ్రహీతస్యాత్మావాగుంహైంద్రమేవాగుంహోముచేన భాగధేయేనోపధావతి సగేవైనం పాత్మనాగుంహోముంచతీంద్రాయ వై వృథాయ పురోడాశమేకాదశకపాలం నిర్వపేద్యం వృథోభిప్రవేపేరంద్రాష్ట్రాణి భావిషమిలింద్రమేవ వై వృథగ్రస్వేన భాగధేయేనోపధావతి సగేవాస్మాన్వృథోపహంతీంద్రాయత్రాత్రే పురోడాశమేకాదశకపాలం నిర్వపేద్వర్ధోపాపలియత్తో వేంద్రమేవ త్రాతారగ్రస్వేన భాగధేయేనోపధావతి సగేవైనంద్రాయత ఇంద్రాయార్కాశ్వమేధవతే పురోడాశమేకాదశకపాలం నిర్వపేద్యం మహాయజ్ఞోనాపనమే దేవీ మహాయజ్ఞస్యాంతే తనోశ్వమేధావింద్రమేవార్కాశ్వమేధవంతగ్రస్వేన భాగధేయేనోపధావతి సగేవాస్మా అంతతో మహాయజ్ఞం చావయత్యుపైనం మహాయజ్ఞానమతి ఇంద్రాయాన్మృగమే పురోడాశమేకాదశకపాలం నిర్వపేద్రామకామైంద్రమేవాన్మృగస్వేన భాగధేయేనోపధావతి సగేవాస్మే సజాతాననుకాన్కరోతి గ్రామ్యేవ భవతీంద్రాణ్యే శరం నిర్వపేద్యస్య తేనాశకంసితే వస్యాదింద్రాణీ వై తేనాయే దేవతేంద్రాణీ మే వస్వేన భాగధేయేనోపధావతి సైవాస్య తేనాగుంస ్రాధిష్టన్నాన్యమే హతో బల్బజాబుతిష్టం గవామేవైనన్యాయమపణీయగా వేదయతీంద్రాయ మన్యుమతే మనస్పతే పురోడాశమేకాదశకపాలం నిర్వపే సంగ్రామే సంయత్త ఇంద్రియేణ వై మన్యుమా మనసా సంగ్రామం జయతీంద్రమేవ మన్యుమంతం మనస్పందేన భాగధేయేనోపధావతి సేవాస్మిన్ని ఇంద్రియం మన్యం మనోదారితం సంగ్రామేతామేవ నిర్వపేద్యో హతమనా స్వయం పాపయివస్యాదేతాని వాదమక్రాంతాన్యథైక హతమనా స్వయం పాపయింద్రమేవ మన్యుమంతం మనస్పంతగ్రస్వేన భాగధేయేనోపధావతి ఏవాస్మిన్నింద్రియం మన్యం మనోదధాది హతమనా స్వయం పాపో భవతీంద్రాయ దాత్రే పురోడాశమేకాదశకపాలం నిర్వపేద్యామయే దాన కామామే ప్రజాంద్రమేవ దాతారగ్గస్వేన భాగధేయేనాపధావతి సగేవాస్మై దాన కామాస్ ప్రజా కరోతి దాన కామాస్మై ప్రజా భవంతీంద్రాయ ప్రదాత్రే పురోడాశమేకాదశకపాలం నిర్వపేద్యస్మై ప్రత్తమివసన్న ప్రదీయేతేంద్రమేవ ప్రదాతారగ్గస్వేన భాగధేయేనాపధావతి సగేవాస్మై ప్రతాపయతీంద్రాయ పుత్రాన్న పురోడాశమేకాదశకపాలన్నిర్వపేదపురుద్ధ్వమానోవేంద్రమేవ సుత్రామాణగ్యుష్పేణ పాకథేయేనోపధావతిశయేవైనంత్రాయ తేన పరుద్ధ్యోపపతీంద్రో వై సదం దేవతాభిరాధేస్తలం వ్యాపృతమగచ్చత్స ప్రజాపతి ఉపాధావత్తస్మాదేతమైంద్రమేకాదశకపాలన్నిరవపత్యేనైవాస్మిన్నింద్రియమదధాక్షక్వరీయాజ్ఞానవాక్యే అగరోద్వజ్రో వై ఐంధసో భవత్సూత ప్రమాధక్ష్యతీతి స ప్రజాపతిం పునరుపాధావత్స ప్రజాపతి శక్వర్యా అధిరేవతేన్నిరమిదశాంత్యా అప్రదాహార్యోలగ్రశ్రియేధాన్ సమానే స్యాత్తస్మాదేతమైంద్రమేకాదశకపాలం నిర్వహేదింద్రమేవ స్వేన భాగేనోపధావతిగేవాస్మిన్నింద్రియం దధాతి రేవతి పురాణ భాగ్యా భవతి శాంత్యా అప్రదాహాయ శక్వరీయాజ్ఞా వజ్రో వై శక్వరీశయనం వజ్రో భూత్యా ఇంధే భవత్యేవ ఆజ్ఞావైష్ణవమేకాదశకపాలం నిర్వపేదభిజలన్ సరస్వత్యాజ్ఞభాగాస్యాద్వారస్పత్యశ్చతుర్యదాజ్ఞావైష్ణవయేకాదశకపాలభరత్యజ్ఞ సర్వదేవతాభిష్టవయజ్ఞో దేవతాభిష్టైవైనం యజ్ఞేన చాభిజలతి సరస్వత్యాజ్ఞభాగా భవతి వాగ్మే సరస్వతి వాచైవైనమభిజలతి బారహస్పత్యశ్చతుర్భవతి బ్రహ్మవై దేవానాం బృహస్పతి బ్రహ్మణైవైనమభిచరతి పృథివై పరస్తాదభిచరంతమభిచరంతి ద్వే పురోణవాక్యే కురుయాతది ప్రయుక్త్యా ఏతయైవ యజేతాభిచర్యమానో దేవతాభిరేవ దేవతాః ప్రతిచరతి యజ్ఞేన యజ్ఞం వాచా వాచం బ్రహ్మణా బ్రహ్మ స దేవతాశ్చైవ యజ్ఞం చ మధ్యతో వ్యవసర్పయితస్య న కుతశ్చ నోపాభ్యాసో భవతి నైనమభిచరన్ శ్రుతాజ్ఞావై నవమేకాదశకపాలం నిర్వపేజ్ఞోపణమే సర్వా దేవతా విష్ణుర్యజ్ఞోగ్ విష్ణుం చస్మేన భాగేనోపధావతిస్మై యజ్ఞం ప్రయచ్చత ఉపైనం యజ్ఞోనమత్యాగ్నావైష్ణవం ఘృతే జలం నిర్వపేచక్షుష్కామోగ్నేర్వై చక్షుషా మనుష్యా విపశ్యంతి యజ్ఞస్ దేవాగ్నిం జైవ విష్ణుం చస్మేన భాగేనోపధావతిత ేవాస్మిన్ చక్షుర్ధత్తశ్చక్షుష్మాణేవ భవతి ధేన్వైవాజమనుడుహస్తండునాభిధునా దేవాస్మై చక్షు ప్రజనయతి ఘృతే భవతి తేజో వీఘృతం తేజశ్చక్షుస్తేజైవాస్మై తేజశ్చక్షురవరుంధ ఇంద్రియం వై వీర్యం వృందే భ్రాతృవ్యోజమానో యజమానస్యాద్భరకల్పాన్ ప్రతినిర్వపే భ్రాతృవ్యజమానేనాస్యేంద్రియం వీర్యం వృందే పురావాద ప్రవచితో నిర్వపేద్యావత్ేవమాక్తామప్రోషితాం భ్రాతృవ్యస్య వృందే తామస్య వాచం ప్రవదంతి మన్యా వాచో ప్రవదంతి తాయింద్రియం వీర్యం యజమానే దధత్యాజ్ఞా వైష్ణవమష్టాకపాలం నిర్వపేత్రాదస్వమనస్యాకాలేదస్వత్యాజ్ఞభాగాస్యాద్వారస్పత్యశ్చతుర్యరష్టాకపాలభవత్యష్టాక్షరాగాయత్రీకాగత్రం ప్రాదస్వమనం ప్రాదస్వమనమేవేనాప్నోత్యాగ్నావైష్ణవమేకాదశకపాలన్నిర్వపేన్మాధ్యందినశ్చరవనస్యాకాలేజస్పత్యాజ్ఞభాగాస్యాద్వారస్పత్యశ్చతుర్యదేకాదశకపాలభవత్యేకాదశాక్ష ద్వాదశకపాలభవతిద్వాదశాక్షరాయతీయాగనంద్రీయతవనంద్రీయతవనమేవేనాప్నోతి యజ్ఞేన యజ్ఞం వాచా వాచం బ్రహ్మణా బ్రహ్మకపాలైరేవ ఛందాగస్యాప్నోతి పురోడాశైః సవనాయ మేత్రా వరుణమేకపాలం నిర్వపేద్వశాయైకాలైవాసో భ్రాతృవ్యస్య వశానో బంధ్యాసో ఏవైషైతస్యైకకపాలో భవతి నైకపాలే పశుమర్హత్యాప్తుం అసావాదిత్యోనవ్యరోచన తస్మై దేవా ప్రాయశ్చిత్తిమై ఛందస్మాగేతకం సోమారౌద్రం చలం నిరవపంతే నైవాస్మిన్ృచమతధుర్యో బ్రహ్మవచ్చకామస్యాత్తస్మాగేతకం సోమారౌద్రం చలం నిర్వపే సోమం చైవ రుద్రం చస్వేన భాగథే యేనోపధావధితా వేవాస్మిన్ బ్రహ్మవర్చసం ధత్వా బ్రహ్మవర్చస్యేవ భవతి యస్యా పూర్ణమాసే నిర్వపే రుద్రో వేదిష్య స్వామ పూర్ణమాధ సాక్షాదేవ బ్రహ్మవర్చసమవరుంధే పరిశ్రుతే యాజేది బ్రహ్మవర్చసస్య పరిగృహేత్యై శ్వేతాయై శ్వేతవత్సాయై దుగ్ధం వచితమాజ్యం భవత్యాజ్యం ప్రోక్షణమార్జేన మార్జయంతే యావదేవ బ్రహ్మవర్చసం తత్సర్వం కరోత్యది బ్రహ్మవర్చసం క్రియతే ఇత్యాహురేశ్వరో దుష్కర్మా భవితోరితి మానవీర్చౌధాయి ేవాత్మైకరోజా భవిష్యామేతి సోమా పౌష్ణం జలం నిర్వపేత్ సౌమ్యో వే దేవతగా పురుష పౌష్ణా పశభస్పగేవాస్మై దేవతగా పశుభిష్ప్రజం కరోతి దుష్కర్మా భవతి సోమా రౌద్రం జలం నిర్వపేత్ ప్రజాకామ సోమో వేధాగ్ఞ ప్రజానాం ప్రజనహితా సోమ ప్రజా ప్రజనయతి విందతే ప్రజాగం సోమారౌద్రం జలం నిర్వపేదభిజలం సౌమ్యో వై దేవతయా పురుష ఏఢ రుద్రోయేవైనం దేవతాయే నిష్క్రియ రుద్రాయాపి దధాతి కాజకాద్యమాక్షది సోమారౌద్రం జలం నిర్వపేద్యోగామయా వై సోమం వాలేతశ్చరసోగచ్చత్యగ్నికం శరీరం యస్యోగామయతి సోమా దేవాశ్రథం యత్రేణాత్యగ్నే శరీరముదయీనా సద్భవతి జీవద్దేవ సోమా రుద్రయోర్వాలేతం గ్రసితకం హోతానిష్ఠితతి సయీశ్వరాద్భిమాత్మానగ్రస్పృణోతి సోమా రౌద్రం జలం నిర్వపేద్యకామయస్మే భ్రాతృవ్యంజనయమిదిగేదం పరిగిత్యార్థమర్థన్యాదర్థం నార్థం పరిగిడప్రియార్థం నార్థ విద్మస్యాభ్యాదభ్యాదర్థం నస్వేవాస్మా ఆయతనే భ్రాతృవ్యంజనయతి ఐంద్రమేకాదశకపాలం నిర్వహేన్మారుతకం సప్తకపాలం గ్రామకామైంద్రం చైవ మరుతశ్చస్వేన భాగశయనోపధావతి ఏవాస్మేతు జాతాన్ ప్రయచ్చంతే గ్రామ్యేవ భవత్యాః వనీయ ఐంద్రమధిశ్రయతి హారిహవత్యే మారుతం పామస్య విధృత్తే సప్తకపాల మారుతో భవతి సప్తగణా వై మరుతో గణశ ఏవాస్మేతు జాతానవరుంధే నోశ్యమాన అనువర్పానం కరోత్యేతామేవ నిర్వపేద్య కామనే నక్షత్రాయంతభ్యామిత్యేంద్రస్యాద్యం బ్రూయానింద్రాయాన బ్రూహేత్యాశ్రావ్య బ్రూయాన్ మరుతో యజాది మారుతస్యాద్యం బ్రూయాన్ మరుభ్యోన బ్రూహేత్యాశ్రావ్య బ్రూయానింద్రం యజేభ్యో భాగధేయ తిష్టంతేతామేవ నిర్వపేద్య కామయేతకల్పేరణ్యతి యథా దేవతమహదాయ యథా దేవతయే భాగధేయేనైవైనాన యథా యథం కల్పయతి కల్పందరేవైంద్రమేకాదశకపాలం నిర్వపేద్వైశ్వదేవం ద్వాదశకపాలం గ్రామకామయింద్రం చైవ విశ్వాగష్టదేవాం సేన భాగధేయేనాపధావతి తదేవాస్మే జాతాన్ ప్రయచ్చంతి గ్రామ్యేవ భవత్యైంద్రస్యావదాయ వైశ్వదేవస్యావద్యేతైంద్రస్యోపరిష్టాలింద్రియేణైవాస్మా ఉభయతస్య జాతాన్ పరిగృహ్ణాత్యుపాధాయ్య పూర్వయం వాసో దక్షిణాత ఉపహిత్యై పృష్ణయే ప్రయ్యంగవం జలం నిర్వహన్ మరుద్ధ్రామకామ పృష్ణయై వే వయసో మరుత జాత పృష్ణయై ప్రియంగవో మారుత ఖలు వై దేవతయా జాత మరుత ఏవాగ్రేనోపధామతిగేవాస్మై సుజాతాం ప్రయచ్చంతి గ్రామ్యే భవతి ప్రియవతీయాజ్ఞానభాగ్యే భవత ప్రియమేవైనకం సమానానాంకరోజి ద్విపదా పురోన భాగ్యా భవతి ద్విపద ఏవరుంధే చతుష్పద యాజ్యా చతుష్పద ఏవ పశూన వరుంధే దేవాసురా సంయత్త ఆసంతే దేవా మిథో విప్రియా ఆసంతే న్యోహన్యస్మై జ్యేష్ఠ్యాగాతిష్టమానా చతుర్థాభ్యక్రామన్నగ్నిర్వసభిః సోమో రుద్రేంద్ర మరుద్భిర్వరుణాదిత్యై స ఇంద్ర ప్రజాపతిమపాధావత్తమేతయా సమ్ ్యాజనగ్నగేపథుమే పురోడాగమట్టాగపాలన్ నిరవపత్ సోమాయ రుద్రవదే గరుమింద్రాయ మరుత్పదే పురోడాగమేకాదశకపాలం వరుణాయాదిత్యవదే చరంతదోమాయింద్రం దేవాధ్యేష్టాయాభిసమజాతయస్తమానయేభిసోవిప్రియస్యార్తమేతయా సమ్ ్యాజయనగ్నయేపసుమతే పురోడాగమష్టాగపాలన్ నిర్వపే సోమాయ రుద్రవదే ధనుమింద్రాయ మరుత్పదే పురోడాగమేకాదశకపాలం వరుణాయాదిత్యవదే ధనుమింద్రమేవైనం భూతం జ్యేష్ఠ్యాయ సమానా అభిసంజానదే వసిష్ఠ సమానానాం భవతి హిరణ్యగర్భాపో హయ ప్రజాపతే సవేన పుత్ర పితరగుంస మాత రగుంస సోనర్భువత్సభువత్పునర్మఘ సద్యావోర్ణోదంతరిక్షకుంసు వత్స విశ్వాభువో అభవత్సాభవత్ ఉదృత్యం చిత్రం సప్రక్రమన్నమీ యథాగ్నే ద్యుమ్నేన సంయతాః బృహత్తదంస భానునాః నికామ్యా వేదశ్వతస్తర్హస్తే తథా నోనర్యా పురోణి అగ్నిర్భవత్వయపతేరగేనాగం సత్రా చక్రామా అమృతాని విశ్వా హిరణ్యపాణి మోదయేత పితానముపక్వయే సరయేత్తా దేవతా పదం వామమద్యత పితర్ వామమశ్వో దివే దివే వామహస్మభ్యగం సావీః వామస్తహి క్షయస్తదేవ భూరేరయాధియా వామభాజస్యామ వరిత్థా పర్వదానాం క్షిద్రం విభరిషి పృథివీ ప్రయా భూమి ప్రవత్పతి మన్నా జినోషి మహిళి సోమాదస్వా విచారణి ప్రతిష్టోభం జక్తుభిః ప్రయావాజన్న హేతంతం పేరుమస్యస్యర్జుని దూతరేణ సఖ్యాదృజే యజో మానుష్యేర్ధర్యస్త పీతః అయ్యస్ సోమోన్యథా యస్మే తస్మా ఇంద్రం ప్రతిరమేమ్యచ్చ ఆపాహాంతమన్యస్త్రిఫల ప్రభర్మాధురశ్వినీ వాంఛరుమాగం వృజేషి సోమో విశ్వాహ్యదసావనానివాగింద్రం ప్రతిమానాని దేభుః ప్రసువానః సోమరుదృష్టికేతేంద్రాయ బ్రహ్మజమగర్గిరచ్చన్ వృషాయంతాదిపవసురస్యాంతర్యక్షణతే ధర్తృగృహా సమాధస్తే మదం చతుష్పర్యం చ బ్రహ్మణలో బ్రహ్మగతస్థపర్యన్ అక్షోభాయస్తులతే సోమదక్షాస్త్రేంద్రోదశే మృత్సుతుల్యాం వషక్తే విష్టభాసా కృణోమి తన్మే చుషస్పతి వివిష్ట హవ్యం వర్ధం తస్వాదుష్ృత యోగిలో మే యూయం పాత స్వస్తిభిస్తదానః ప్రదత్తే అద్యస్య వివిష్టనామార్యశగుంసామి వయునాని విద్వాన్ తన్పాగృణామి తమ సమతవీయాన్ క్షయంతమస్మ్యరజరపరాకే కిమిత్తే విష్ణోపరిచక్ష్యం భోత్ప్రయత్నభక్షేతి వివిష్టో అస్మి మా వర్పో అస్మదపగోహేతన్యరూపస్థమి చూత అగ్నేదాసుయం వీరవంతం పరీనసం శ్రీహిన సోనుమద దానో అగ్నే శతి నో దాసహస్రిణో దురో నవాజాగ్ఞశ్రుత్యా అపావృధి ప్రాజేద్యా వా పృథివే బ్రహ్మణాకృతి సువర్ణ శుక్రముషతో విదిద్యుతు అగ్నిర్దాద్రవిణం వీరమేష అగ్నిర్ణీయ సహస్రాసనోతి అగ్నిర్దివిహవ్యమాదానాగ్నేర్ధామాని విభృతా పురుత్రా మానోమర్ధీరాతూభర ఘృతన్న భూతం తనోరేవాశ్రుతిహిరణ్యం తత్తే రుక్మో నరోజలస్పథావః ఉభేదుశ్చంద్ర సర్పిణో దర్వీ శ్రీనేష ఆసని ఉతో నవుత్తమోర్యా ఉక్షేటులవదస్పహరిగస్తోత్రభ్యాభర వాయోదయుంహరీనాయువస్తమోష్యాణాం ఉతలాదేదహస్తినోరసాయాజసా ప్రయాభిర్యాసిశ్వాగం సమచ్చామియద్భర్వాయమిష్టయే దురోణే వినోరయగం సుభోజదంగ్యుమేహని వీరమద్గవ్యమస్మియంజనాథ దేవదేర్ణస్తధమాదయింద్రే సంతు ద్వివాజా క్షువంతో యాభిర్మదేమ దేవాగం యద్దేవతస్తోతా స్యాత్వావతో మఘోనః రేజుహరివ శ్రుతస్య ఆదిత్యభ్యోభువర్దభ్యశ్చరం నిర్వమే భూతికామాదిత్యావాహేతం భూత్యై ప్రతినుదంతే యోనం భూత్యై సంభూతిన్న ప్రాప్నోత్యాదిత్యానేవ భువద్వదస్వేన భాగధేయేనోపధావతి ఏవైనం భూతిం గమయంతి భవత్యేవాదిత్యేభ్యో ధారయద్భ్యశ్చరం నిర్వమేత పరుద్ధో వా పరుధ్యమానో వాదిత్యా వా అపరో ధార ఆదిత్యా అవగమగితార ఆదిత్యానేవ ధారయద్వదస్వేన భాగధేయేనోపధావతికయేవైనం విశిదాభవత్యజితేన మన్యస్వేత్యపరుద్యమానోస్య పదమాదీతేయం వాదితిర్యమేవాస్మై రాజ్యమనుమన్యతే సత్యాశీత్యాహ సత్యామేవాశిషం కురుత ఇహమనైత్యాహ ప్రజామేవాస్మై సమనసః కరోత్యుప ప్రేతమరుదస్సుదానవేణాభ్యమగుమిత్యాహమాదేవై విజ్యేష్ఠో విశ్వజర్విషేమైనగం రాష్ట్రేణ సమర్థయ పరత్తాగ్రామ్యవాదేశ్చాత్తస్య గృహాద్వీనాహరే శుక్లాదిష్ట కృష్ణాదిష్ట విజులిగాద్య శుక్లాశ్చుత్తమాదిత్యం జలం నిర్వవేదాదిత్యా వై దేవతయా విద్విషమేవాగచ్చత్యవగతాశ్రవిడనవగతనం రాష్ట్రమిత్యాహుర్యే కృష్ణాశ్చుత్తం వారుణం జలం నిర్వవేద్ వారుణం వై రాష్ట్రముభే ఏవ విశం చ రాష్ట్రం చావగచ్చతి గదినావగచ్చ దివ మహామాదిత్యభ్యోభాగం నిర్వపామ్యాముష్మాదముష్యే విశోవగంతో నిర్వపేదాదిత్యా ఏవైనం భాగధేయం ప్రేత్సంతో విషమవగమయంతి దినావగచ్చేదాశ్వత్థాన్మయూఖాన్ సప్తమధ్యమేధాయాముపహన్యాదివ మహామాదిత్యాన్ భద్రామ్యాముష్మాదముష్యే విశోవగంతోరిత్యాదిత్యా ఏవైనం బద్ధవీరా విషమవగమయంతి దినావగచ్చేదేతమేవాదిత్యం జలం నిర్వపేదిభ్యభిమయూఖాన్ సన్నకేతనపరుధ్యమేవాగచ్చత్యాశ్వత్థా భవంతి మరుతాం వాదో యోగ్యశ్వత్థభోజసైవ విషమవగచ్చతి తప్ర భవంతి సప్తగణా వే మరుతో గణస ఏవ విషమవగచ్చతి దేవా వై మృత్యోరవిభవిస్తే ప్రజాపతిమపాధావంతే ఫలేతాం ప్రజాపత్యాగం శతకృష్ణాన్నిరవపత్తగైవైష్మృతమదధాద్యో మృత్యోర్భిభీయాత్తస్మాయేతాం ప్రజాపత్యాగం శతకృష్ణాన్నిర్వపే ప్రజాపతిమేవ స్వేన భాగధేయేనోపధావతి దేవాస్మిన్నాయుర్దధాది సర్వమాయుర్వేద శతకృష్ణనా భవతి శతాయ పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి హృదే భవత్యాయుర్వే ఘృతమమృతకం హిరణ్యమాయుష్టైవాస్మామృతం చ సమేతే దధాతి చత్వారి చత్వారి కృష్ణధాన్యవద్యతి చతురభర్తస్యాప్యాయ కథా బ్రహ్మణ ఉపహత్య కథైవ యజమానాయుర్దధాత్యసావాదిత్యో నవ్యలోచ తస్మై దేవా ప్రాయశ్చిత్యమేక్షన్ తస్మాదేతగుం సౌర్యం చరణ్యరవంతే నైవాస్మిన్ రుచమదధర్యా బ్రహ్మవర్త సకామశ్చాత్తస్మాదేతగుం సౌర్యం చరణ్యరుపవేదము దేవాదిత్యగ్నస్తేన భాగధేయేనోపధావతి స ఏవాస్మిన్ బ్రహ్మవర్చసం దధాతి బ్రహ్మవర్చస్యేవ భవత్యు భజతో రుక్మో భవతో భజత ఏవాస్మిన్ పృథం దధాతి ప్రజాదే ప్రజాదే పృష్టలం జహోతి దిగ్భ్యగేవాస్మై బ్రహ్మవర్చసమవరుంధాగ్నేయమష్టాకపాలం నిర్భవేత్ సావిత్రం ద్వాదశకపాలం భోమ్యే జలం యః కామయేత హిరణ్యం విందేర హిరణ్యం మోపనమేతి యదాగ్నేయో భవత్యాగ్నేయం వై హిరణ్యం యస్యైవ హిరణ్యం తేనైవైనద్విందతే రావిత్రో భవతి సవితృప్రసూదయేవైనద్విందతే భౌమ్యే జలభవత్యస్యామేవైనద్విందత ఉపైనకం హిరణ్యం నమతి వివాహేష ఇంద్రియేణ వీర్యేణ్యతే యో హిరణ్యం విందతేతామేవ నిర్భవేద్ధిరణ్యం విత్వాయేణ వీర్యేణ వ్యధ్యతేతామేవ నిర్భవేద్యస్య హిరణ్యం నస్య యదాగ్నేయో భవత్యాగ్నేయం వై హిరణ్యం యస్యైవ హిరణ్యం తేనైవైనద్విందతి సావిత్రో భవతి సవితృప్రసూదయేవైనద్విందతి భూమ్యే జలభవత్యస్యాం వాయేతన్నశ్యతిగం నశ్యత్యస్యామేవైనద్విందతేంద్రస్పష్ట స్వామేషాత్సవిష్ంద్రియేణ సోమవేషయోర్ధముదవమేత్యామాకా అభవన్ స ప్రజాపతి ఉపాధావత్తస్మాహేతం సోమేంద్రగ్రశ్యామాకం చరణ్యరవత్తే నైవాస్మిన్నింద్రియగం సోమభేతమదా దివాలేషరింద్రియేణ సోమభేషేణ్యతేజ స్వామం వమిదియ స్వామ పామేశాత్తస్మాహేతం సోమేంద్రగ్రశ్యామాకం చరణ్యర్వపేత్ స్వామం చైవేంద్రం చస్మేణ భాగధేయేనోపధావతి భావేవాస్మిన్నింద్రియగం సోమభేత ేంద్రియేణ సోమపీఠేన వ్యర్థ్యతే యత్ సౌమ్యో భవతి సోమపీఠమేవరుంధేంద్రో భవతీంద్రియం వై సోమపీఠ ఇంద్రియమేవ సోమపీఠమవరుంధే శ్యామాకో భవత్యేజమావత సోమ సాక్షాదేవ సోమపీఠమవరుంధే గ్రజే దాత్రే పురోడాశమత్యాగపాలం నిర్వపేదింద్రాయ ప్రదాత్రే పురోడాశమేకాదశగపాలం పశుకామోద్యదేవా పశోన్ ప్రజనయతి వృద్ధానింద్ర ప్రయచ్చతి దధి మధు కృతమాపోధానా భవంతే తద్వై పశూనాగం రూపకం రూపేణైవ పశూనవరుంధే పంచగృహీతం భవతి పాంగ్రాహి పదవో బహురూపం భవతి బహురూపాహి పదవ సమృద్ధ్యై ప్రాజాపత్యం భవతి ప్రాజాపత్యా వై పదవ ప్రజాపతిరేవాస్మై పశోన్ ప్రజనయత్యాత్మా వై పురుడస్య మధు జన్మద్భగ్నో జహరోత్యాత్మాన ్యజమానో ప్రదధాతి పంచౌరాజ్యానువాక్యేవర పాంత పురుష పాంగా పశవ ఆత్మానమే వర్తోర్నిష్క్రీయ పశూరవరుంధే దేవా వై సత్రమా సదర్థి పరిమిత యశస్కామాస్తే భాగం సోమకం రాజానయ్యసాచ్చత్సగిరిముదేత్తమగ్నిరణోదయేత్తావగ్నే సోమో సమభవదాంతామింద్రో యజ్ఞవిభ్రష్టోనుపరేత్తావ్రలేద్యాజయతం మే వితస్మానేతామిష్టన్నిరమపతామాగ్నేయమష్టాకపాలమైంద్రమేకాదశకపాలకం సౌమ్యం చదంత ఏవాస్మిన్ తేజయింద్రియం బ్రహ్మవర్చతమ ేతామిష్టన్నిర్వేదాగ్నేయమట్టాకపాలమైంద్రమేకాదశకపాలకం సౌమ్యం చదయ్యదాగ్నేయో భవతి తేజగేవాస్మిన్ తేన తథాయేంద్ర భవతీంద్రియమేవాస్మిన్ తేన తథాయ సౌమ్య బ్రహ్మవర్చసం తేనాగ్నేయస్య సౌమ్యస్య ఇంద్రే సమాశ్లేషయే తేజస్తైవాస్మిన్ బ్రహ్మవర్చ సోమం విభజి స్వామేవ దేవతాగస్మేన భాగేనాపధావతి సైవైనం కామేన సమర్థయత్యుపైనం కామో నమత్యగ్నే సోమీయమష్టాకపాలం నిర్వపే బ్రహ్మవత్సకామోగ్నే సోమావేవస్మేన భాగేనాపధావతి సవేవాస్మిన్ బ్రహ్మవర్చసం ధత్తో బ్రహ్మవర్చస్యేవ యక్ష్యామాకస్తేన సౌమ్య సమర్థే సోమాయ వాజినే శ్యామాకం జలం నిర్మవేద్యక్రైర్వ్యాద్రిభీజాద్రేహిలాగేతస్మాద్వాజినమవక్రామధ్యథైషక్రైర్వ్యాద్విభాజ సోమమేవ వాజినగ్రస్వేన భాగేనాపధావతి సేవాజినం దాదినగ్రేవో భవతి బ్రాహ్మణ స్మత్యమేకాశకపాలం నిర్మవేద్రామకామో బ్రహ్మణస్పతిమేవ స్వేన భాగేనాపధావతి సేవాస్మై సజాతాన్ ప్రయచ్చతి గ్రామ్యే భవతి గణవలీయాద్యానువాక్యే భవతస్సజాతైరేవైనం గణవంతం కరోచ్యేతామేవ నిర్వపేద్యః కామయేద బ్రహ్మన్ విషం వినాశయేయమిది మారుతీయాద్యానువాక్యే కవిజాత్ బ్రహ్మన్నేవ విషం వినాశయతి అర్యం నేతరం నిర్వపేత్ సువర్గకామోసౌ వా ఆదిత్యోర్యమార్యమణమేవ స్వేన భాగేనోపధావతి సేవేనకం సువర్గం లోకం గమయత్యర్యం నేతరం నిర్వపేద్యః కామయే ప్రధానకామా మే ప్రజాశ్రిత్యసౌ వా ఆదిత్యోర్యమాయః ఖలు వై దదాదిశోర్యమార్యమణమేవ స్వేన భాగేనోపధావతి సేవాస్మై దానక ప్రజాకరోజిదానకామాస్మై ప్రజాభవంతర్యం నేతరం నిర్వపేద్యః కామయేత స్వస్తి జనదామి యామిత్యసౌ వా ఆదిత్యోర్యమార్యమణమేవ స్వేన భాగేనోపధావతి సేవేనం తద్గమయతి యత్ర జిగమిషతేంద్రో వై దేవానామానుజాబలాసేత్ స ప్రజాపతిముపాధావత్ తస్మానేతమైంద్రమానుషోకమేతాదృశమానం నిర్వ ైనమగ్రం దేవతానాం పర్యణయద్బుద్ధ్రవతీయాద్యాలువాక్యేనోర్బుద్ధ్రాదేవైనమగ్రం పర్యణయద్యోరాజన్య ఆనుజాపరస్యాస్మాఘేతమైంద్రమానుశోకమేకాశుకపాలం నిర్వపేదింద్రమేవ స్వేన భాగేనోపధావతి స ఏవైనమగ్రగం సమానానాం పరిణయతి బుద్ధ్రవతీ అగ్రవతీయాద్యాలువాక్యే భవతో ేనమగ్రం పరిణయత్యానుషోకో భవత్యేనాఖ్యేతస్యేవతాయాలుజావరస్వర్ధేయో బ్రాహ్మణానుజావరస్యాత్రస్మాదం బృహస్పత్యమానుషోకం జలం నిర్వపేత్ బృహస్పతిమేవ స్వేన భాగేనోపధావతి సేవేనమగ్రగం సమానానాం పరిణయతి బుద్ధ్రవతీ అగ్రవతీయాజ్ఞానుభాక్యే భవతో బుద్ధ్రాదేవేనమగ్రం పరిణయత్యానుషోకో భవత్యేదాఖ్యేతస్య దేవతాగానుజావరస్సమృద్ధ్యై ప్రజాపతేస్త్రయస్త్రిగుంశక్తిశిరాసంతా సోమాజరాజ్ఞే దాసాగం రోహిణీముపరేత్తాయీష్యంతే పునరగచ్చంతాన్వేత్తా పునరయాచరతాస్తైన పునరదా స్వాబ్రవీతమేష్ సమావక్ష ఉపేష్యామ్యథతే పునర్దాస్యామేది సమావేత్తాస్మై పునరదా తాసాగం రోహిణీమేవోపేత్తయ్య ృణామహే సమావచ్చగేవన ఉపాయ తస్మాదేతమాదిత్యం చలం నిరవపంచ నైవైనం ప్రామాదముంచనయ పాపయక్ష్మస్మాదిత్యం చరణ్ నిర్వేదా నిత్యానేవ స్వేన భాగధేనోపధావృతయేవైనం పాపాత్ శ్రామాన్ముంచమావాస్యాన్నిర్వపేదముమేవైనమాప్యాయమానమన్వాప్యాయది నవో నవో భవతి జాయమానయతి పునర్భాగ్యాభవత్యాయునేవాస్మిన్నయాదధాయమాదిత్యాంశుమాప్యాయంతేజాధ్యేవైనమేతయాప్యాయతి ప్రజాపజద్దేవేభ్యోన్నాద్యం వ్యాధిశ్చేతన్మమాసరిమాన్వాకాభ్యత్యరిచ్యతేంద్రగం ేకాదశకపాలమింద్రాయాధిరాజాయేంద్రాయ స్వరాజ్ఞేయం వాయింద్రో రాజాయమింద్రోధిరాజో సామింద్ర స్వరాజిమానేవ లోకాన్ శేణ భాగధేనోపధావతి తదేవాస్మా అన్నం ప్రయచ్చంత్యం నాదేవత్సేన ప్రత్తాంగాన్ ప్రత్తాంగామన్నాద్యం దుభవృత్తానేషు కపాలేష్ ఉత్తరోత్తరోధ్యాయాగమయన్నవ్యక్తిశంబకారం వ్యత్యాసమన్వాహారదాహాయ దేవాసురా సంయత్తా సంతే దేవాసురాయంతే దేవా పరాజిజ్ఞానా అసురాణాం వైశ్యముపాయంతే అభ్యంతిరం వేద్యమపాక్రామత్తదింద్రోజాయత్తదన్వపాక్రామత్తదవరుధన్నాశక్నాతరస్మాదభ్యర్థోజరత్స ప్రజాపతిపాధావత్తమేతయాసర్వపృష్టయాజాజరత్తయైవాస్మిన్నింద్రియం వేద్యమదధాత్యరింద్రియకామో వీర్యకామస్యాత్తమేతయాసర్వపృష్టయాజనేతాగేనోపధావతిస్మిన్నింద్రియం వీర్యం దధతిగజింద్రాయ రాసంతరాయ నిర్వపతి దేవాగ్నేస్తేజస్తదేవావరుంధేగజింద్రాయ బాలహతాయ దేవేంద్రస్త తేజస్తదేవావరుంధేగజింద్రాయ వై రూపాయ దేవసవితస్తేజస్తదేవావరుంధేగజింద్రాయ వై రాజాయ దేవధాతస్తేజస్తదేవావరుంధేగజింద్రాయ షాక్పరాయ దేవమరుధాంతేజస్తదేవావరుంధేగజింద్రాయ వైవతాయ దేవబృహస్పతేస్తేజస్తదేవావరుంధయేతావంతి వై తేజాగంసితాన్నేవావరుంధ ఉత్తానేషు కపాలేష్వధిశ్రయత్రయాత్రయామత్వాయద్వాదశకపాల పురోడాజో భవతి వైష్దేవత్వాయ సమంతం వర్యవద్యతి సమంతం దక్షిణావేతేతాభిదశ్యమానేతాస్తేవత అన్నమదంత్యదంతువేవాస్య మనుష్యా రజతో వై కౌణేయకృతిజానకిక్షుర్మన్యమస్మాదేతామిష్కిరవపదగ్రహేభ్రాజస్పదే పురోడాసమట్టాకపాలకం సౌర్యం చరుమగ్రహే భ్రాజస్పదే పురోడాసమట్టాకపాలంతగేనాస్మిచక్షురదాచక్షుష్కామస్యాస్తస్మాదేతామిష్కిరవపదగ్నయేభ్రాజస్పదే పురోడాసమట్టాకపాలకం సౌర్యం చరుమగ్నయే ్రాజస్పదే పురోడాజమట్టాకపాలమగ్నే చక్షుషా మనుష్యా విపశ్యంతి సౌర్యస్య దేవాగ్నిం చైవ సౌర్యం చ స్వేన భాగధేయేనోపధావతి తావేవాస్మిన్ చక్షుర్ధత్తశ్చక్షుష్మానే భవతి జ్ఞేయో భవతశ్చక్షుషీ ఏవాస్మిన్ తత్పతి తథా సౌర్యో నాసికాంతేనాభిదః సౌర్యమా జ్ఞేయో భవతస్తస్మాదభితో నాసికాం చక్షుతేతస్మాన్నాశికయా చక్షుతే విధతే సమానీయాద్యానువాక్య భవదస్తమానగంభిరక్షస్తమధ్యాముదత్యం జాతవేదసకం సప్తత్వా హరితోరథే చిత్రం దేవానాముదగాదనీకమిది పిండాన్ ప్రయచ్చతి చక్షుదేవాస్మై ప్రయచ్చతి యదేవదస్య తత్ ధ్రువోజిధ్రువోహమం సజాతేన భూయా సంధీరస్చేత్తావచవిధ్రువోజిధ్రువోహకం సజాతేన భూయా సమగ్రస్చేత్తావచవిధ్రువోజిధ్రువోహకం సజాతేన భూయా సమవిభోస్తేత్తావచవిధామనమస్యామనస్తే భాగే సజాతాః కుమారాః సమనదస్తానహం కామయే హృదాతే మాం కామయంతాకం హృదాతాన్ మహామనసక్తి స్వాహామనమస్యామనస్తే సమనదస్తా అహం కామయే హృదాతా మాం కామయంతాగం హృదాతా మహామనసక్తి స్వాహా వైశ్వదేవీం సాంగ్రహణేందర్వే గ్రామకామో వైశ్వదేవా వైష జాతా విశ్వదేవదేవాన్ భాగధేయేనాపధావతిస్మే సజాతాం ప్రయచ్చంతి గ్రామ్యే భవతి సాంగ్రహణే భవతి మనోగ్రహణం వై సంగ్రహణం మన ఏవ సజాతా ృణ్ణాదిధ్రువోజిధ్రువోహకం భూయా సమితి పరిధేన్ పరిదధామేతామాసాస్తేథోదేవ సర్వం సృజాతేష్పతిభవతిష్ం విదృగేతే పరిధయ పరిధీయంతామనమస్యామనస్తిదేవా ఇది తిస్రాహుదేర్జుహోేతావంతో వేదజాతాయే మహాంతో ఏ క్షుల్లకాయా స్త్రియస్తానేవరుంధేతయే నమవరుద్ధా ఉపతిష్టంతే ఎన్నభమే తన్నవనీతమభవత్యదసర్పత్తత్సర్పిరభవత్యద్రియతద్భృతమభవద్రష్మినోహ ప్రాణోజిస్వాహేంద్రస్య ప్రాణోజిస్య తేజసా ధియస్య ప్రాణోజిస్వాహ మిత్రావర్ణయ ప్రాణోజితస్య తేజత్తాయ్యయోః ప్రాణోజిస్వాహ విశ్వేషాం దేవానాం ప్రాణోజితస్య తేజసేధా ప్రాణోజిస్వాహ ఘృతస్య ధారా మమృతస్య పంథామింద్రేణ దత్తాం ప్రయతాం మరుద్భిః తత్వా విష్ణుపర్యవశ్యత్తత్వేనాగవ్యేరయతే పాపమానేన త్వాస్తోమేన గాయత్రస్య వర్తన్యా పాకుంశోర్వీర్యేణ దేవస్తాచవితోత్సృజతి జీవాతవే దేవనశ్చాయీ బృహద్రసంతరయోః స్వాస్తోమేన విష్ణుభోవర్తన్యా శుక్రస్య వీర్యేణ దేవస్తాచవితోత్సృజతి జీవాతవే దేవనశ్చాయా అగ్నే స్వామాతృగాభిణక్కే వర్తన్యాగ్రహణస్య వీర్యేణ దేవస్తాచవితోత్సృజతి జీవాత ేవ్రాజుదేవ్రజేతో వరుణ సోమరాజన్ మా దేవాస్మాదిదే శర్మయక్ష విశ్వే దేవాచరదక్షరాయుష్మాన్ సమనస్పతిభిరాయుష్మాన్ తేన స్వాయుషాయుష్మంతం కరోమి సోమాయుష్మాన్ సమోషదేభిర్యజ్ఞాయుష్మాన్ తదక్షిణాభిర్బ్రహ్మాయుష్పత్తద్బ్రాహ్మణేరాయుష్మద్ ఆయుష్పంతస్తే మృతేన విదరాయుష్పంతస్తే స్వధరాయుష్పంతస్తే నత్వాయుషాయుష్పంతం కరోమి.